గాయత్రి హృదయము. నారదుడు గాయత్రి హృదయమును వినిపింపు మనగా నారాయణుడు ఇట్లనెను, గాయత్రి హృదయము మిక్కిలి రహస్యమైనది, ఇది అధర్వవేదమున తెలుపబడినది, అయినను చెప్పుచున్నాను. విరాడ్రూపిణి మహాదేవి వేదమాతయైన గాయత్రి నైక్యభావముతో ధ్యానించి తన అవయవములయందు సాధకుడు ఆయా దేవతలను న్యాసము చేసుకొనవలయును. సాధకుడు తన శరీరమందు పిండాండ బ్రహ్మాండముల ఐక్యమును భావించవలయును. తనను గాయత్రి స్వరూపునిగా తలచి తన్మయుడు కావలెను. ఏకాంతమున ఏకాగ్రతతో దేవిని ధ్యానింపవలెను. అర్ధవ్యాసము చెప్పుచున్నాను, వినుము. తలయందు దివి, పలువరుసలందు అశ్వినులు, పెదవులందు సంధ్యలను, ముఖమునందగ్ని, నాలుకయందు సరస్వతి, మెదడుయందు బృహస్పతి, స్తనములందష్ట వసువులు, భుజములందు మరుత్తులును, హృదయమున పర్జన్యుడు, పొట్టయందాకాశము, బొడ్డునందంతరిక్షమును, నడుమునందు ఇంద్రాగ్నులును, పిక్కలందు ప్రజాపతి, తొడలందు కైలాస మలయ పర్వతములు, మోకాళ్లయందు విశ్వే దేవతలను, పిక్కలందు కౌశికుడు, గుహ్యమందుత్తరాయణ దక్షిణాయనముల అధిష్టాన దేవతలు, తొడలందు పితరులు, పదములందు భూమిని, వ్రేళ్లయందు వనస్పతిని, రోమములందు ఋషులు, గోళ్లయందు ముహూర్తములు, ఎముకలందు గ్రహములు, రక్తమాంసములందు ఋతువులును, రెప్పలందు సంవత్సరమును, పగలురేయిలయందు సూర్యచంద్రులను, ప్రకాశింప వేయి కనుల తల్లి అయిన శ్రీ గాయత్రీదేవిని నేను శరణు వేడుచున్నాను. శ్రేష్ఠుడైన సవితకు వందనములు. తూర్పున ఉదయించు దేవునకు నమస్కారములు. భాస్కరునకు నా ప్రణామములు. ప్రభాత భాస్కరునకు నిలయమైన దేవికి నమస్కారములు. ఈ గాయత్రి హృదయము చదివినవాడు సర్వ పాప విముక్తుడగును. పిమ్మట నారదుడు గాయత్రి సహస్రనామము అడుగగా నారాయణుడు ఇట్లు తెలియజేసెను, ఆదిశక్తి, జగజ్జనని, భక్తానుగ్రహకారిణి, విశ్వవ్యాపిని, అనంత, శ్రీ సంధ్యాదేవి, నీకివే నా హృదయపూర్వక నమస్కారములు. తల్లి, నీవు సంధ్యవు, గాయత్రివి, సావిత్రివి, సరస్వతివి, బ్రాహ్మీవి, వైష్ణవివి, రౌద్రివి, రక్తవు, ఉదయమున బాలవు, మధ్యాహ్నమున యువతివి, సాయంకాలమున వృద్ధవునైన భగవతివి. నీవేయని మునులు నిత్యము నిన్నే స్మరింతురు. హంసారూఢవు, గరుడారూఢవు, వృషభ వాహనవు నీవే. ఋగ్వేదము చదువుచు పరమతాపసులకు నీవే భూమిపై దర్శనమిచ్చెదవు. యజుర్వేద మధ్యయనము చేయుచు నంతరిక్షమున విరాజిల్లుచుందువు. సామగానము చేయుచు భూమిపైనంతటను సంచరింతువు. నీవు బ్రహ్మ, విష్ణు, రుద్రలోకములందు నివసించుచు మనుజులపై నీ అనుగ్రహమును ప్రసరింపచేయుదువు. సప్త ఋషులను ప్రసన్నులజేయు తల్లి, మాయావతి, శక్తి, బహువరప్రదాయిని, శివభక్తుల చేతులను నుండి, కనుల నుండి ఉద్భవించిన తల్లి, వారి కన్నీటి నుండి ఉద్భవించిన దేవి, ఆనందజనని, దుర్గా, వరేణ్య, వరద, వరిష్ఠ, వరవర్ణిని, పది విధముల కీర్తింపబడు తల్లి, గరిష్ఠ, వరారాహ, వరారోహ, నీలగంగ, సంధ్యా, సర్వదా, భోగమోక్షద, నరలోకమున భాగీరథిగా, పాతాళమందు భోగవతిగా, స్వర్గమునందు సీతగా, త్రిలోకవాహినియై దేవియై ముల్లోకములందు నివసించుదానవు నీవే. ఈ భూలోకమున లోకధరిత్రివి, భూమాతవు నీవే. భువర్లోకమున వాయుశక్తివి నీవే, స్వర్గమునందు తేజస్వివి నీవే, మహర్లోకమున మహాసిద్ధివి, జనలోకమున జననివి, తపోలోకమున తపస్వినివి, సత్యలోకమున సత్యవాదినివి నీవే. శ్రీ విష్ణులోకమందు కమలవు, బ్రహ్మలోకమున గాయత్రివి, రుద్రలోకమున శివుని అర్ధాంగీయగు గౌరివి నీవే అమ్మా. అహం స్ఫురణ మహత్తత్వము ప్రకృతి సామ్యావస్థాత్మిక సబల బ్రహ్మరూపిణి నీవే అని గానము చేయబడుచున్నావు. సకల పరాపర శక్తిని పరమవు ఇచ్ఛాశక్తివి, క్రియాశక్తివి, జ్ఞానశక్తివి, త్రిశక్తిదాయినివి నీవే. శ్రీ గంగ, యమున, సరస్వతి, సరయు, దేవిక, సింధు, నర్మద, ఐరావతి, గోదావరి, శతద్రు, కావేరి, దేవలోక, గామిని, కౌశికి, చంద్రభాగ, వితస్త, సరస్వతి, గండకి, తాపిని, తోయ, గోమతి, వేత్రవతి నీవే. పింగళ, సుగమ్న గాంధారి, హస్తిజిహ్వ, పూష, అపూష, అలంబుస, కుహు, శంఖిని, ప్రాణవాహిని, ఈ శరీరమందలి నాడులన్నీయు నీవేయని సనాతనులైన బుధులచేత నీవు కొనియాడబడుచున్నావు. హృదయ కమలమందలి ప్రాణశక్తి, కంఠమందలి స్వప్ననాయిక, తాలువులందలి సదాధార, భూమధ్యమందలి బిందుమాలిని, మూలాధారమందలి కుండలిని శక్తి, కేశమూలమందలి వ్యాపిని, శిఖామధ్యవాసిని శిఖాగ్రమున, మనోన్మనీయను రూపములన్నీయు నీవే. వేయేళ, ఈ ముజ్జగములందు ఏ వస్తువులు కలవో అవన్నీయు నీవే. మహాదేవి, శ్రీదేవి, సంధ్యాదేవి, నీకు మా హృదయపూర్వక నమస్కారములు. ఈ గాయత్రి స్తోత్రమును విశేషించి సంధ్యలయందు చదివిన విశేష పుణ్యము కలుగును. ఈ స్తోత్రము మహాపాతక రాసుల నశింపజేయును. దీనిని సంధ్యలందు సమచిత్తముతో కీర్తించవలయును. దీని మహిమ వలన పుత్రహీనుడు పుత్రవంతుడగును, ధనార్థి ధనికుడగును, సకల తీర్థ తపోదానములు యోగ యజ్ఞములు చేసిన ఫలము లభించును. దీని వలన చిరకాలము భోగములను అనుభవించి తుదకు మోక్షభాగ్యము నొందగలడు. పుణ్య తాపసులనర్చిన ఈ స్తోత్రము స్నానకాలమున చదివినవాడు, ఎచటనైనా ఎప్పుడైనా స్నానము చేసినవాడును సంధ్యాకాలమున స్నానము చేసిన ఫలితము లభించును. ఇందు సందేహము ఏమాత్రమునూ లేదు. దీనిని శుద్ధ మనస్సుతో విన్నవాడును పాప విముక్తుడగును. సంధ్యాకాలమందమృత రసాయనముతో సమానమైన ఈ గాయత్రి స్తోత్రము నీకు వినిపించితిని. గాయత్రి జపము మోక్షప్రదమనుట. జనమేజయుడు వ్యాసునితో ఇట్లనెను, మహాత్మా, ద్విజులకు శక్తి ఉపాసనము ముఖ్యమని వేదములు చెప్పినవి. త్రికాలములందును గాయత్రీ మాత పరమయని ద్విజులు ఉపాసింపవలయునుగదా. అట్లైన ఇతర దేవతలను ఉపాసించుటేలా వైష్ణవులు, గాణాపత్యులు, కాపాలికులు, చీనమార్గరతులు, పల్కలధారులు, దిగంబరులు, బౌద్ధులు, చార్యాకులు ఇట్లెందరో పెక్కు తెగలవారు వేదములందు శ్రద్ధలేనివారై వర్తింతురుగదా. ఇందరిన్ని దేవతలను కొలుచుటకు కారణమేమి? దీనికి నీవే సమాధానము చెప్పజాలుదువు. మతిమంతులు, పండితులు నానా తర్కములందు నేర్పరులును వేదములందు శ్రద్ధ మాని వర్తింతురు. ఎవడైనా తన బుద్ధితో తన మేలు చెడగొట్టుకొనడుగదా. ఈ భిన్నత్వమునకు కారణమేమో తెలుపుము అని జనమేజయుడు అడుగగా వ్యాసమహర్షి ఇట్లనెను, మొట్టమొదట మదగర్వితులైన రాక్షసులు దేవతలతో 100 సంవత్సరములు యుద్ధము చేసిరి. వారి యుద్ధము లోకక్షయకరముగా సాగెను. అందు దేవతలు పరాశక్తి దయవలన గెలిచిరి.